నీవు నా మేలు కోరినచో శుభముహూర్తమున నన్ను సుదర్శనునకిచ్చి వివాహము చేయుము. ఈ స్వయంవరము వ్యర్థమని పలికెను. అంతట సుబాహువు చింతాకులుడై రాజులందరి వద్దకు వెళ్ళి, నా భార్యయు నేనును ఎంత నచ్చ చెప్పినను నా కుమార్తె స్వయంవర సభకు రాననుచున్నది అని చేతులు జోడించి వినయపూర్వకముగా చెప్పెను. మీరందరూ నా పూజాధికము స్వీకరించి మీ మీ నివాసములకు వెళ్ళుడని పలికెను. అప్పుడు వారు యుధాజిత్తు కోపించి, నీవు నీ కుమార్తెను సుదర్శనునకీయదలచి ఇట్లు మాట్లాడుచున్నావు, కనుక సుదర్శనుని ముందు చంపి తదుపరి నిన్ను సంహరించి నా మనుమణికి నీ కుమార్తెతో పెండ్లి చేయుదునెను. మరియు విచారించి భార్యతో నాలోచించి తగిన పని చేయుమని గర్జించెను. సుబాహువు భార్యతో నా విషయము చెప్పి ఇరువురును శశికళను మార్చచూచిరి, కాని సాధ్యపడలేదు. శశికళ తల్లిదండ్రులకు మీరు నన్ను సుదర్శనునకు ధారపోసి మమ్ము పట్టణము వెలుపలకు సాగనంపుడు నా భర్త నన్ను రథముపై నెక్కించుకొని స్వేచ్ఛగా ప్రయాణింపగలడు. మీరు చింతింపవద్దు, కానున్నది కాకమానదు. ఒకవేళ నీపై ఎవరైనా యుద్ధమునకు వచ్చినచో ఆ దేవియే మనలనందరను రక్షింపగలదని చెప్పెను. సుబాహువు తన కుమార్తెను సుదర్శనునకిచ్చి వివాహము చేయుటకే నిశ్చయించి రాజులనందరను బ్రతిమాలినేడు స్వయంవరము జరుగుటలేదు, రేపు జరుగగలదు. నేడు నా కూతురిక్కడకు వచ్చుటకిష్టపడనందున ఇట్లు చెప్పవలసి వచ్చినది. రేపు ఆమెను ఒప్పించి సభకు రప్పింతునని చెప్పగా అందరూ తమ తమ విడిది ఇండ్లకు వెళ్ళరి. అంతట సుబాహువు పురోహితులను పిలిచెను. శశికళ సుదర్శనుల వివాహము. వేదవేత్తలైన పురోహితులతో రహస్య మందిరమున సుబాహువు తన కుమార్తెకు సుదర్శనునితో వివాహము జరుపుటకు సిద్ధపడెను. వరుణకు మంగళ స్నానము చేయించిరి, వివాహాలంకరణము నొనర్చిరి. రాజు సుబాహువు వరుణి పెండ్లి మండపమునకు తీసుకొని వచ్చి అతనికి పూజా విధుల నొనర్చెను. సుబాహువు వరుణకు వస్త్రభూషణాదులను సంగి యథావిధిగా కన్యాదానమునర్చెను. మనోరమ మనస్సు చింతలేనిదయ్యెను. సుదర్శనునకు సుబాహువు పెండ్లి కట్నముగా 200 రథములను, అంబుల పొదులను, 125 మత్త గజములను, దాసీ శతమును, 2000 గుర్రములను, ధాన్యముతో నిండిన 200 బండ్లను సమర్పించెను. పిమ్మట రాజపుత్రి రాజమాతయ్యగు మనోరమకు నమస్కరించి, నీకు దాసుడను, నీ మనస్సులోని విషయము తెలుపుమనను. అప్పుడు మనోరమ ఇట్లనెను, నీకు మేలగుగాక, నీ కులము వృద్ధి చెందుగాక, నీ కన్యారత్నమునిచ్చి సమ్మానించితిని. రాజ్య భ్రష్టుడైన నా పుత్రునకు నీ కుమార్తెనిచ్చితిని. ఇంతమంది రాజులతో వైరమునకు సిద్ధమైన నా కుమారునకు పిల్లనిచ్చిన నీ ధైర్యము కొనియాడదగినది అని పలుకగా సుబాహువు సంతోషముతో, ఇదిగో నా రాజ్యము తీసుకొనుము, నీకు నేను సేనాపతిగా నుందును, లేనిచో నా రాజ్యములో సగభాగము తీసుకొని కుమారునితో రాజ్య సుఖముల ననుభవింపుమని మనోరమకు చెప్పెను. మనోరమ మమ్ము సాకేతవనమునకు పంపుము, భవానీదేవి నీకు శుభము కలుగజేయుగాక. పరాంబికాదేవిని స్మరించు, నాకు చింతసుంతైన లేదని పలికెను. తెల్లవారినది రాత్రి వివాహము జరిగెనని తెలిసి రాజులెల్లరూ నగరము వెలుపల కోపముతో, మనము సుదర్శనుని చంపుదము, శశికళను గ్రహించుదమని కేకలు వేసిరి. సుదర్శనుని వివాహమును సమ్మతించని వారెల్లరాతని మార్గము నడ్డగించి నిలిచిరి. శ్రీదేవి సుదర్శనుని కాపాడుట. వ్యాసుడు జనమేజయునితో ఇట్లు పలికెను. పూర్వము సుబాహువను రాజు తన కుమార్తెను సుదర్శనుడను రాజు కుమారునకిచ్చి వివాహము చేసెను. తక్కిన రాజులందుకు కోపించిరి. వివాహానంతరము సుదర్శనుడు భార్యతో తన నివాసమునకు బయలుదేరెను. వివిధ ధనరాశులనిచ్చి సుబాహు తన కుమార్తె నత్తవారింటికి పంపుతూ సుదర్శనునితో పెద్ద సైన్యమును గూడా పంపెను. సుదర్శనుడు సైన్యము రథములతో వెంటరాగా భార్యతో కూడా రథమెక్కి వెళ్ళుచుండగా శత్రురాజులాతని చుట్టుముట్టిరి. అప్పుడు సుదర్శనుడు భక్తి శ్రద్ధలతో జగదేకమాతయ్యగు పరదేవతను శరణజొచ్చెను. ఒక అక్షరము గల కామరాజ మంత్రమును ఎడతెరపి లేకుండా జపించుచు నూతన వధువుతో వెళ్ళుచుండగా శత్రురాజులు పెద్ద కోలాహలముగా సైన్యముతో వచ్చి పెండ్లి కుమార్తెను అపహరించపదలచిరి. కాశీరాజు శత్రువులను చంపపూనుకొనగా అతనిని సుదర్శనుడు నివారించెను. సుబాహువు కూడా మరికొందరు రాజులతో భేరీ సంఘాదులను మ్రోగించిరి. యుధాజిత్తు శత్రుజిత్తులను వారు తీవ్రముగా బాణయుద్ధము చేయుచుండగా సుబాహువు తన యల్లునికి సాయము చేయుటకు సిద్ధపడెను. దారుణమగు సంగ్రామము సాగుచుండగా ఎక్కడ నుండియో అనేకాయుధములు ధరించి సర్వాభరణ భూషితమైన సింహవాహనాసీనయగు దేవి ప్రత్యక్షమైనది. దివ్య వస్త్రములు పూలదండలను ధరించి ఆ తల్లి ప్రకాశించుచున్నది. ఆ లోకమాతను చూచి రాజులెల్లరూ ఆశ్చర్యపడిరి. సుదర్శనుడు మాత్రము దేవిని చూచి సుబాహుతో ఇట్లు పలికెను. దివ్యమగు దర్శనము గల దేవి అనుగ్రహించుటకు దయతో ఆవిర్భవించినది. ఇప్పుడు నాకు భయము లేదు అని అనెను. సుదర్శన సుబాహులిరువురు ఆ దేవికి నమస్కరించిరి. అంతట దేవి వాహనమగు సింహము గర్జించినది. శత్రువుల ఏనుగులు కంపించినవి. భయంకరముగా గాలులు వీచినవి. సుదర్శనుడప్పుడు తన సేనాపతితో, నీవా శత్రురాజులున్న తావునకు వెళ్ళుము, దుర్మార్గులగు ఆ రాజులు కోపించినను ఏమీ చెయ్యగలరు? మనలను రక్షించుట కొరకే దేవి ఇక్కడకు వచ్చినది. మనమిక నిర్భయముగా వెళ్ళవచ్చును. నేను రక్షించుమని స్మరించగానే పరదేవత ప్రత్యక్షమైనది అనగా సేనాపతి బయలుదేరెను. అప్పుడు యుధాజిత్తు శత్రుజిత్తులను వారు సుదర్శనునితో యుద్ధానికి సిద్ధమయ్యారు. సుదర్శనుడు బాణాలతో వారిని ఎదుర్కొని యుద్ధము చేయసాగెను. ఇట్లు యుద్ధము జరుగుచుండగా దుర్గాదేవి మిక్కిలి కోపించి యుధాజిత్తు పైబాణములను ప్రయోగించినది. జగదంబిక అనేక రూపాలతో అనేకములగు అస్త్రములు ప్రయోగించి భయంకరముగా యుద్ధము చేసినది. యుధాజిత్తు శత్రుజిత్తులిరువురును మరణించిరి. జయ జయ దుర్గాదేవి అను మాటలు మిన్నుముట్టాయి. తక్కిన రాజులు వీరి మరణము చూచి ఆశ్చర్యపడిరి. అప్పుడు విజయము చేకూరిన సంతోషముతో సుబాహువు దుర్గాదేవిని ఇట్లు స్తుతించెను. శ్రీ విద్య మోక్షమిచ్చునది. అంతను వ్యాపించియున్న జగదేకమాతకు అంజలి ఘటించుచున్నాను. పరమశక్తి విశ్వమాత, సగుణ నిర్గుణములలో నీ మార్గమేదో నా అల్పబుద్ధికి గోచరించుటలేదు. నీవు భక్తుల కష్టములను తొలగించుదానవు. నీవే వాగ్దేవతవు. హరిహర బ్రహ్మలు నిన్ను విడువక ఎల్లప్పుడూ స్తుతించుచున్నారు. నా ఈ చపల చిత్తము నీ సచ్చరిత్రను నీ సత్సాంగత్యమును అలవర్చుకొనలేకున్నది.